Sakia, Chelia, Kaugili, Kaugili, Kaugili, Chelipandu. Sakia, Chelia, Ni Ompe, Sompe, Tonikina, Tolipandu. పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంవత్సరం చెలి ఎతకు సంవత్సరం చెలి పచ్చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎతకు సంవత్సరం చెలి ఎతకు సంవత్సరం చెలిమే ఎతకు సంవత్సరం చెలిమే చిలకమ్మ ఎర్ర ముక్కు ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవె పూసిన ఎర్ర రోజా పూత గులాబి పసిపాదం ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ పచ్చ పచ్చ పచ్చ మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు అలలేని సాగర వర్ణం ముయిలే కడిగిన తుమి తెలుగు మనసు తెలిపే ఉడుకు మనసు తెలిపే ఉడుకు మనసు తెలిపే